నల్లబిలాలు పుస్తకం 14వ భాగం. ఉదాహరణకి, ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్న అలాంటి రెండు భారీ జంట తారల్ని ఊహించుకుందాం. వాటిలో బరువు ఎక్కువగా ఉన్న తారలో ముందుగా ఇంధనం అయిపోయి వ్యాకోచించి ఎర్ర బృహత్తారగా మారి చివరికి సూపర్నోవాగా విస్ఫోటం చెందుతుంది. ఆ సూపర్నోవా దానిలోని ద్రవ్యరాశిలో చాలా భాగాన్ని బయటికి ఎగజిమ్ముతుంది. కొన్నిసార్లు అలాంటి విస్ఫోటంలోంచి బయటికి విసిరివేయబడ్డ పదార్థం రెండో తార మీద పడుతుంది. అప్పుడది మునుపటి కన్నా బరువెక్కుతుంది. నల్లబిలం, దాని పెనిమిటి తార రెండూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. మునుపటి కన్నా పెద్దదైన పెనిమిటి తార ఇప్పుడు వ్యాకోచించి ఎర్ర బృహత్తారగా మారుతుంది. ఈ కొత్త ఎర్ర బృహత్తార యొక్క పైపొరల్లో ఉండే పదార్థం, నల్లబిలానికి అభిముఖంగా ఉండే భాగంలోని పదార్థం తరంగ ప్రభావం చేత నల్లబిలం వైపు ఆకర్షింపబడుతుంది. ఎర్ర బృహత్తార నుండి నల్లబిలంలోకి పదార్థం ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం నుండి హెచ్చు మోతాదులో ఎక్స్రేలు వెలువడతాయి. ఈ తంతు కొన్ని వేల ఏళ్ల పాటు సాగుతుంది. అది జరిగినంత కాలము ఎక్స్రేలు అంతరిక్షంలో నలుదిశలా వెలువరించబడతాయి. కనుక భూమి మీద ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశంలో ఎక్స్రేలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని జాగ్రత్తగా గమనించాలి. ఎక్స్రేలు ఒక చిన్న బిందువు నుండి పుడుతున్నాయంటే అది పతనం చెందుతున్న తార నుండి, అంటే ఓ న్యూట్రాన్ తార నుండి లేదా ఓ నల్లబిలం నుండి కావచ్చు. అది న్యూట్రాన్ తారే అయితే తార గిరగిరా తిరుగుతూ ఉండగా దాని నుండి ఎక్స్రే స్పందనలు అధిక వేగంతో వెలువడుతూ ఉంటాయి. అది నల్లబిలమే అయితే ఎక్స్రేలు వెలువడుతూనే ఉంటాయి. ఎక్స్రేలు నల్లబిలంలో పుట్టవు, నల్లబిలంలో పడిపోతున్న పదార్థం నుండి పుడతాయి. నల్లబిలమే అయితే ఎక్స్రే మోతాదులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఎందుకంటే అందులో పడే పదార్థం ఒకసారి ఎక్కువ మరోసారి తక్కువ కావచ్చు. ఆకాశంలో కనిపించిన ప్రప్రథమ ఎక్స్రే మూలాలలో ఒకటి సిగ్నస్ రాశిలో ఉండే 1965లో కనిపించింది. అది చాలా బలమైన మూలం. దానిని సిగ్నస్ ఎక్స్ 1 అని పేరు పెట్టారు. 2 ఏళ్ల తరువాత మొట్టమొదటిసారిగా పల్సార్లు కనుగొనబడ్డాక సిగ్నస్ ఎక్స్ 1 కూడా పల్సారేనేమో అన్న అనుమానం ఖగోళ శాస్త్రవేత్తలకి కలిగింది. ఖగోళ శాస్త్రవేత్తలు అప్పుడప్పుడే ఎక్స్రే మూలాల గురించి తెలుసుకుంటున్నారు. కనుక విషయాన్ని తేల్చి చెప్పడానికి తగినంత సమాచారం లేకపోయింది. 1969లో ఎక్స్రేలను కనుక్కోవడానికి ఓ ప్రత్యేక ఉపగ్రహాన్ని ఆకాశంలోకి పంపారు. ఆ ఉపగ్రహం 161 ఎక్స్రే మూలాలను పట్టుకుంది. ఒక్కసారిగా అంత సమాచారం దొరికేసరికి ఖగోళ శాస్త్రవేత్తలకి చేతుల నిండా పనిపడింది. 1971లో ఆ ఉపగ్రహంలో ఉన్న పరికరాలు సిగ్నస్ ఎక్స్ 1 నుండి వచ్చే కిరణాల తీవ్రత క్రమం లేకుండా మారుతోందని తెలిపాయి. అంటే సిగ్నస్ ఎక్స్ 1 ఒక న్యూట్రాన్ తార కాదని అర్థమయ్యింది. అది నల్లబిలమేమో అని ఖగోళ శాస్త్రవేత్తలు ఆలోచించసాగారు. ఆకాశంలో ఎక్స్రేలు వచ్చే ప్రాంతాన్ని అధ్యయనం చేసి అదే చోట నుండి రేడియో తరంగాలు కూడా వస్తున్నాయని కనుక్కున్నారు. ఎక్స్రేలని రేడియో తరంగాలని కలుపుకుంటూ ఖగోళ శాస్త్రవేత్తలు అవి వస్తున్న ప్రదేశం యొక్క ఆచూకీని చాలా ఖచ్చితంగా అంచనా వేయగలిగారు. అది ఓ కనిపించే తారకి దగ్గరలో ఉంది. ఖగోళ సమాచార పత్రికలలో ఆ తార HD 226868గా నమోదు అయ్యింది. HD 226868 చాలా కాంతివిహీనమైన తార. అది 10,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే సన్నిహితంగా ఉన్న సైరస్ తారకి 1100 రెట్లు దూరంలో ఉందన్నమాట.